పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 30వ భాగం. ద్రవాలు. మొదటగా మనం లోరెన్ ఐజ్లీ గారి మాటలను గుర్తు చేసుకుందాం. ఈ భూమి మీద విచిత్రమంటూ ఉంటే అదంతా నీటిలోనే ఉంది. నీటి మీద అదిమితే ఏమవుతుంది? బరువు పెడితే ఏమవుతుంది? బరువు నీళ్ళలో మునుగుతుంది. చేతితో అదిమితే నీళ్లు పక్కకు జరిగి చేతికి దారినిస్తాయి. నీళ్లు గడ్డకట్టి మంచుగా కూడా ఉంటాయి. మంచు ముద్ద మీద అదిమితే మాత్రం అది కదలదు. ద్రవాలకు ఘన పదార్థాలకు మధ్యన తేడాను ఇక్కడ గుర్తించవచ్చు. అదిమితే గాలి కూడా కదులుతుంది. అలా కాకుంటే మనకు కదలికలు కష్టమయ్యేవి. ఎదురుగాలిలో సైకిల్ నడిపించిన వారికి ఈ తేడా తేలికగా అర్థమవుతుంది. కార్లు స్కూటర్ల మీద దూసుకుపోయే వారికి గాలి పక్కకు జరిగి దారినివ్వటం అనుభవంలోకి వచ్చి ఉంటుంది. వాహనం వేగం పెరుగుతున్న కొద్దీ గాలి కూడా అంత వేగంగాను పక్కకు కదిలి దారినిస్తుంది. ఇక్కడ నీరు గాలి రెండు ఒకే రకమైన లక్షణాన్ని ప్రదర్శించాయి. ఈ లక్షణం గల పదార్థాలను ఫ్లూయిడ్స్ అంటారు. ద్రవాలు అన్న మాట ప్రస్తుతానికి వాడినా గాలి ద్రవం కాదన్న అనుమానం మిగిలి ఉంటుంది. లిక్విడ్స్ అనే ద్రవాలతో పాటు గ్యాసెస్ అనే వాయువులు కూడా ఫ్లూయిడ్స్గా లెక్కింపబడతాయి. లిక్విడ్స్ అన్నీ ఫ్లూయిడ్స్, ఇక ఫ్లూయిడ్స్ అన్నీ లిక్విడ్స్ కావు అని గుర్తుంచుకుంటే రెండు రకాల ద్రవాల మధ్యన తేడా గుర్తుంటుంది. ఫ్లూయిడ్స్ అనే ద్రవాల మీద ఎంత చిన్న ఒత్తిడి కలిగినా వాటి రూపం మారుతుంది. ఘన పదార్థాలలోని పరమాణువులు అణువులు ఒకదానికొకటి చాలా గట్టి బంధనాలను కలిగి ఉంటాయి. పక్క అణువు నుంచి ఒక అణువును కదిలించడం తేలిక కాదు. అందుకే సాలిడ్స్ అనే ఘన పదార్థాలకు ఫ్లూయిడ్స్ అనే ద్రవాలకు మధ్యన భౌతిక లక్షణాలలో గట్టి తేడాలు ఉన్నాయి. ఈ తేడాలలో ముఖ్యమైనది ఆయా కణాలు వేటిగవిగా కదిలే తీరు. ఘనాలలో కణాలు కలిసి కదులుతాయి. ద్రవాలలో కణాలు దేనికవే కదలగలుగుతాయి. గుంపుగా కదులుతూ ఉండే మనుషుల తీరును ద్రవాల కదలికతో పోల్చి చెప్పవచ్చు. అడ్డు అవసరం వచ్చినప్పుడు ఈ మనుషులు ఎవరికి వారుగా కదిలే వీలుంటుంది. మనుషులను కట్టి ఉంటే ఈ కదలిక కుదరదు. ఘనాలలో కణాల పద్ధతి ఈ రకంగా ఉంటుంది. వాన నీటి చుక్క ఆకారం ఎలా ఉంటుంది? నీటి చుక్క ఆకారం అనగానే అందరికీ కళ్ళ ముందు ఒక బొమ్మ కదులుతుంది. అడుగున గుండ్రంగాను పై చివర కోసుగాను ఉండే ఆకారం అది. కుళాయి నుంచి పడుతున్న నీటి చుక్క ఈ ఆకారంలో ఉంటే ఉండవచ్చు. నీటి చుక్క ఏదైనా సరే పుస్తకాల్లో బొమ్మల్లో చివరకు టీవీలోని వాతావరణ సూచనలో ఇదే బొమ్మను వాడతారు. సైన్స్ పుస్తకాలలో నీటి చుక్క బొమ్మ కూడా ఇలాగే ఉంటుంది. కానీ రాలిపడుతున్న నీటి బిందువు ఈ రకంగా ఉండదు అంటే నమ్మగలరా? ఇక వర్షం నీరు చుక్క ఆకారం పూర్తిగా మరో రకంగా ఉంటుంది. వాన నీటి చుక్క ఆకారం దాని సైజును బట్టి కిందకు పడుతున్న వేగాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయినా సరే అది మొత్తం మీద గుండ్రంగా ఉంటుంది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉన్న సమయంలో అక్కడ నీటి చుక్కలు ఏర్పడతాయి. అవి దుమ్ము కణాల ఆధారంగా ఏర్పడతాయి. నీటి అణువుల మధ్యన ఉన్న ఆకర్షణ కారణంగా అవి పెద్ద సంఖ్యలో ఒక చోటికి చేరుకుంటాయి, నీటి చుక్కగా మారుతాయి.